Book 2 58 యాభై ఎనిమిది అజ్జాఉల్ జిస్మ్ శరీర అవయవాలు. అర్సుము రజులన్ నేను ఒక మగ మనిషి బొమ్మ గీస్తున్నాను. అర్రసు అవ్వలన్ మొదట తల. الرجل يرتدي قبعة. ఆ మనిషి ఒక టోపీ పెట్టుకొని ఉన్నాడు. الشعر لا يراه احد. ఎవ్వరు ఆ మనిషి జుట్టుని చూడలేరు. الاذنان لا يراهما احد ايضا. అలాగే ఆ మనిషి చెవుల్ని కూడా ఎవరు చూడలేరు. الظهر لا يراه احد ايضا. అదే విధంగా ఆ మనిషి వీపును కూడా ఎవ్వరూ చూడలేరు. అర్సుము అల్ఐనైన్ వల్ ఫమ్ నేను కళ్ళు మరియు నోటిని గీస్తున్నాను. అర్రజులు యర్కుసు వయద్హక్ మనిషి నర్తిస్తున్నాడు మరియు నవ్వుతున్నాడు. అర్రజులు లహు అన్ఫున్ తవీల్ ఆ మనిషికి ఒక పొడుగాటి ముక్కు ఉంది. هو يحمل بيديه عصا. అతను తన చేతిలో ఒక చేతికర్రని పుచ్చుకొని ఉన్నాడు. هو يرتدي وشاحا حول العنق. అతను తన మెడ చుట్టూ ఒక స్కార్ఫ్ని కూడా చుట్టుకొని ఉన్నాడు. الفصل شتاء والجو بارد. ఇది శీతాకాలం, ఇప్పుడు చల్లగా ఉంది. الذراعان قويتان. చేతులు దృఢంగా ఉన్నాయి. الساقان ايضا قويتان. కాళ్ళు కూడా దృఢంగా ఉన్నాయి. الرجل مصنوع من الثلج. ఆ మనిషిని మంచుతో తయారు చేయబడ్డారు. هو لا يرتدي بنطلونا بنطالا ولا معطفا. అతను ప్యాంటు గాని కోట్ గాని వేసుకోలేదు. లకిన రజుల గైరు బర్దాన్ కాని ఆ మనిషి చలికి గడ్డకట్టుకుపోలేదు. హువ రజులున్ మిన్ థల్జ్ అతను ఒక స్నో మ్యాన్.